పాలల్లే కనిపించే కళ్ళు లాంటి ఆడపిల్ల, నన్ను కొట్టే సావేజల్ల, ఒక బంధం ఉన్నా గుండెల్లోన పెట్టే సావేమంట. నువ్వు పెట్టేసినామంటేమో ఇక మగవాడి కర్మంట. పాలల్లే కనిపించే కళ్ళు లాంటి ఆడపిల్ల, నన్ను కొట్టే సావేజల్ల, ఒక బంధం ఉన్న గుండెల్లోన పెట్టే సావే మంట. నువ్వు పెట్టేసినామంటేమో ఇక మగవాడి కరుమంట. పిల్ల మనసు ఎంత గడుసు, అందులోన ఉంది దైవము దయ్యం. అర్థమైందా? పిల్ల మనసు ఎంత గడుసు, అందులోన ఉంది దైవము దయ్యం. పట్ట పగలేమో దైవం, పట్టుకుంటే రాత్రేమో దయ్యం. ఆడదెప్పుడు చిక్కుముడిరా, విప్పలేక మగ బ్రతుకు వినాశం. నువ్వు చిన్ననవ్వు నవ్వడానికి ఏం చేస్తే చాలుతుంది సూర్యముఖి. గుండెతో గాలికి అంద కట్టనా, అడుగులో మల్లెల మెడ కట్టనా, ప్రాణమే ముద్దుగా మూట కట్టనా, మూటనే మొత్తంగా చేత పెట్టనా. పాలల్లే కనిపించే కళ్ళు లాంటి ఆడపిల్ల, నన్ను కొట్ట సావేజల్ల, ఒక బంధం ఉన్న గుండెల్లోన పెట్టే సావే మంట. నువ్వు పెట్టేసినామంటేమో ఇక మగవాడి కరుమంట. లోకంలో ఆలు మగలై కలిసున్నది అందరూ తెలుసా? అరే వీధిలోన ఒకటే నోయ్, ఇంటిలోన మంచాలు రెండుంటాయి. విధి రాత ఇంతేనా, విస్తరాకు వేసి పస్తులుంచావా? నా రాత్రి రగిలిందో, నిదుర రాక గుట్టే రట్టైందో. ప్రేమకు పొగరుకు పుట్టినావే, గర్వమును గర్భంలో పెరిగావే. కరుణతో హృదయాన్ని ఖండించు, కాటిలో నాతోటి జీవించు. ఎల కళ్ళు లాంటి ఆడపిల్ల, నన్ను కొట్ట సావేజల్ల, ఒక బంధం నా గుండెల్లోన తానే తానే తాన. నువ్వు పెట్టేసినామంటేమో ఇక ఇక చాలు, ఇంకేం చెప్పను.